అయం మే వరణో మణిసరత్నక్షణో వృషా తేనారభస్వత్వం శత్రూన్ ప్రవేణీయతురస్య నః ప్రైణాంచణే ప్రవృణారభస్వమణిస్తే అస్తు పురేతా పురస్తాత్ అవాహయంత వరణేన దేవాభ్యాచారవసూరాణాం స్వశ్వాః అయం మణిర్వరణో విశ్వభేణ సహస్రాక్షో హరితో హిరణ్యయః సదేత్రోదరాన్ వాదయాది పూర్వస్తాన్న బృహియే ద్విషంతి అయం తే కృత్యాం వితరతాం పౌరోషేయాదయం భయాత్ అయం త్వా సర్వస్మాత్ పాపాత్ వరణో వారయిష్యతే వరణో వారయాత అయం దేవో వనస్పతిః యక్ష్మోజోస్మిన్నావిష్టస్తమో దేవాభీవరన్ స్వప్నం సుప్తాయ దివశ్యాసి పాపం మృగస్మృతిం యతి గావాదజుష్టాం పరిక్షవాచ్ఛగునే పాపవాదాదయం మణిర్వరణో వారయిష్యతే అరాత్యాస్త్వా నిర్గత్యాభిజానాదుభో భయాత్ మృత్యోరోజీయసో వధాద్వరణో వారయిష్యతే కిన్మే మాతాయన్మే పితా భ్రాతరోయచ్చ మే స్వాయదేనశ్చ కృమామయం తదో నో వారయిష్యతేయం దేవో వనస్పతిః వరణేన ప్రవ్యథితా భ్రాతర్వ్యామే సబంధవః అసూర్తం రజోహవ్యగుస్తేయం జధర్మంతవాః అరిష్టోహమరిష్టగురాజుష్మాన్ సర్వగూరుషః తమ్ మాయం వరణో మణిష్మై పాతు దిశోదీశః అయం మే వరణమురశిరాజా దేవో వనస్పతిః స మే శత్రూన్ నివాదతామింద్రో దస్యో నివాసూరాన్ ఇమం బీభర్మి వరణమాయుష్మాన్ శతశారదః స మే రాష్ట్రం చ క్షత్రం చ పశూరోజశ్చ మే దధత్ యథా వాతో వనస్పతీన్ వృక్షాన్ భరత్యోజసా ఏవా సపత్నాన్ మే భంగి పూర్వాన్ జాతా పుతాపరాన్ వరణస్వాభిరక్షతో యథా వాతష్టాగ్నిష్ట వృక్షాన్ సాతో వనస్పతీన్ ఏవా సపత్నాన్ మే స్వాహి పూర్వాన్ జాతా పుతాపరాన్ వరణస్వాభిరక్షతో యథా వాతేన ప్రక్షీణా వృక్షాశేన్యర్పితాః ఏవా సపత్నాంస్త్వం మమ విరక్షేణీన్యర్పయ పూర్వాన్ జాతాన్ ముతావరాన్ వరణస్వాభిరక్షతో తాం త్వం ప్రచ్ఛిన్ది వరణ పురాదిష్టాత్ పురాయోషః యేనం వశుషుదిత్సం దేదాస్య రాష్ట్రదిత్సవాః యథా సూర్యో అతిభాతి యథాస్మిన్ తేజాహీతం ఏవా మే వరణో మణిః కీర్తిం భూతిం నిగచ్చతు తేజసా మా సముక్షతు యజసా సమానక్తు మా యథా యశశ్చంద్రమస్యాదిత్యే చ నిచక్షసి ఏవా మే వరణో మణిః కీర్తిం భూతిం నిగచ్చతు తేజసా మా సముక్షతు యజసా సమానక్తు మా యథాయ పృథివ్యాస్మిం జాతవేదసి ఏవా మే వరణో మణిః కీర్తిం భవతి నిగచ్చతు తేజసా మా సముక్షతు యజసా సమానక్తు మా యథాయ కన్యాయాం యథాస్మిన్ సంభృతే రథే ఏవా మే వరణో మణిః కీర్తిం భవతి నిగచ్చతు తేజసా మా సముక్షతు యజసా సమానక్తు మా యథాయశ సోమపీతే మధుపర్కే యథాయశాః ఏవా మే వరణో మణిః కీర్తిం భవతి నిగచ్చతు తేజసా మా సముక్షతు యశసా సమానక్తు మా యథాయశోగ్నిహోత్రే వషట్కాలే యథాయశాః ఏవా మే వరణో మణిః కీర్తిం భవతి నిగచ్చతు తేజసా మా సముక్షతు యశసా సమానక్తు మా యథాయశో యజమానే యథాస్మిన్ యజ్ఞాహీతం ఏవా మే వరణో మణిః కీర్తిం భూతిం నిగచ్చతు తేజసా మా సముక్షతు యశసా సమానక్తు మా యథాయ ప్రజాపతో యథాస్మిన్ వరవేష్టి ఏవామే వర్ణో మహిక్కీర్తిం భూతి నియచ్చతు తేజసా మాసముక్షతు యశసా సమానక్తుమా యథా దేవేష్వమృతం యథైషు సత్యమాహీతం ఏవామే వర్ణో మహిక్కీర్తిం భూతి నియచ్చతు తేజసా మాసముక్షతు యశసా సమానక్తుమా ఇంద్రస్య ప్రథమో రథో దేవానామ పరో రథో వరుణస్య తృతీయాది అహీనామ పరమారథ స్థానుమాహారథారిషల గర్భశోచిస్తరుణకేమశ్వస్య వార పురుషస్య వారాహ రథస్య బంధూరం అవశ్వేత పదాజి పూర్వేణ చాపారేణ చ ఉద ప్లుతమీవదార్వహీనామరసం విషం వారుగుణం అరంఘుషో నిమజ్జోన్మజ్జ పునరబ్రవీత్ ఉదరప్రుతమీవతారుణహీనామరసం విషం వా రుగ్రం వైద్వోహందిగధర్నీలం వైద్వశ్మిత్రపుతాసితం వైద్వోరథర్యాశిరస్తం బీభేదప్రదాక్వా వైద్వప్రేహిన్ప్రథమోనుత్వా వయమేమసి అహేమ్యస్య తాత్పథోరేనస్మా వయమేమసి ఇదం ప్రయత్నో ఆచార్యతే నమస్య పరాయణం ఇమాన్యర్వాత పదాహిజ్ఞావాదినీవత సంయతం న విష్పారద్యాత్మ న సంయమత అస్మిన్ యేత్రే ద్వావహీ స్త్రీ చ మాంశ్చ తావభావరసా అరసా స ఇహాహ జోలేహం తీరే దోరే ఘనేన హన్నివృష్టికర్మహిం దండేనాగతం అథాశ్వస్వేదంభేణోస్వజస్య ఇంద్రో మేహీ పఖాయంత మహిం పైద్వారంధర పైద్వస్య మన్మహే వయం స్థిరస్య స్థిరధాన ఇవే పశ్చాపృదాకవ ప్రదీధ్యతాసత్ నష్టా సర్వో నష్టమీషా హతా ఇంద్రేణ వజ్రిణా జఘానేంద్రో జగ్మా వయమ్ అతాస్తిరస్థిరాజలో నిపిష్టా సప్రదాగవ దర్వ్యం కరిగ్రతం శిత్రం దర్భేష్ కైరాతికాకోమారికా సఖాకర్ణజిభేషజం హిరణ్యైర్భిరణ్రేభిర్ణాముపదానోషు ఆయమాగమ్యమాషక్మిహాపరాజిత సవేష్జస్భయోర్వృష్టికస్య ఇంద్రో మేహి వరంధయం మిత్రశ్చ వరుణశ్చ వాతాపర్జన్యోభా ఇంద్రో మేహి వరంధయ ప్రదాః కుంచ ప్రదాక్వం స్వయం నిరశ్చిరాజం కథం నీలం దశోరథం ఇంద్రో జఘాన ప్రథమం జలితారమహేతవ తేషామృయమాణానాం కస్మిత్తేషామసద్దశాః సంహిదేషాన్యగ్రభం పౌన్యష్టైవ సర్వాణం సింహోర్మధ్యం పరేత్యవ్యనిజమహేర్విషం హరీనాం సర్వేషాం విషం పరా వహంతు సింధవః హతాస్థిరశ్చిరాజజో నిపిష్టాతః ప్రదాగవః ఓషధీనామహం వృణ ఉర్వరీరివ సాధుయా నయామ్యర్వదీరివాహే నినయితో తే విషం ఎలగ్నో సూర్యే విషం పృథివ్యామోషధీషోరి కాందా విషం కనగ్నకం నిహేత్వైతూతే విషం ఏనభ్యోషధీనా విద్యుత ఆబూవు ఏషాం జాతాని బహుధామాన్వితేభ్య సర్వేభ్యో నమసా విధేమ తౌ దీనామాసి కన్యాదీనామవాసి అదస్పదేన తే పదాగే విషదోషణం రంగాదంగాత్మ్యాయం పరివర్జన అధా విషస్థిరో వాజీనం తదేతు ఆరేణోద్విషమారోద్విషే విషమ ప్రాగపి అగ్నిర్విషమహే నిరథాన్ సోమో నిరణయీన్ దంష్టారమన్వర్గాద్విషమహీనమృత ఇంద్రస్థేంద్రస్య సహస్తేంద్రస్య పరంస్థేంద్రస్య వీర్యాంస్థేంద్రస్య నమ్నంస్థ జిష్ణవే యోగాయ బ్రహ్మ యోగైర్వోరి ఇంద్రస్థేంద్రస్ సహస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద ఇంద్రస్య వీర్యాహంస్తేంద్రస్తనమ్నంస్తాత్ జిష్ణవే యోగాయేంద్రయోగైర్వోజునజ్మే ఇంద్రస్య ఉదస్థేంద్రస్య సహస్థేంద్రస్య బలం స్థేంద్రస్య వీర్యాహంస్తేంద్రస్తనమ్నంస్తాత్ జిష్ణవే యోగాయ భోమయోగైర్వోజునజ్మే ఇంద్రస్య ఉదస్థేంద్రస్య సహస్థేంద్రస్య బలం స్థేంద్రస్య వీర్యాహంస్తేంద్రస్య నమ్నంస్తాత్ జిష్ణవే యోగాయాక్షుయోగైర్వోజునజ్మే ఇంద్రస్య ఉదస్థేంద్రస్య సహస్థేంద్రస్య బలం స్థేంద్రస్య వీర్యాహంస్తేంద్రస్య నమ్నంస్తాత్ జిష్ణవే యోగాయ విశ్వాయమా భూతాన్యుపతిష్ఠంతు యుక్తామ ఆపస్థా అగ్నేర్భాగస్థ అపాం శుక్రమాపోదేవీర్వర్చో అస్మాసు ధత్త ప్రజాపతేర్బోధాం నాస్మై లోకాయ సాదయే ఇంద్రస్య భాగస్థ అపాం శుక్రమాపోదేవీర్వర్చో అస్మాసు ధత్త ప్రజాపతేర్బోధాం నాస్మై లోకాయ సాదయే సోమస్య భాగస్థ అవాం శుక్రమాపోదేవీర్వచ్చో అస్మాసు ధత్త ప్రజాపతేర్బోధాం నాస్మై లోకాయ సాదరే వరుణస్య భాగస్థ అవాం శుక్రమాపోదేవీర్వచ్చో అస్మాసు ధత్త ప్రజాపతేర్బోధాం నాస్మై లోకాయ సాదరే నిద్రావరుణయోర్భాగస్థ అవాం శుక్రమాపోదేవీర్వచ్చో అస్మాసు ధత్త ప్రజాపతేర్బోధాం నాస్మై లోకాయ సాదరే యమస్య భాగస్థ అవాం శుక్రమాపోదేవీర్వచ్చో అస్మాసు ధత్త ప్రజాపతేర్బోధాం నాస్మై లోకాయ సాదరే పితృణాం భాగస్థ అవాం శుక్రమాపోదేవీర్వచ్చో అస్మాసు ధత్త ప్రజాపతేర్బోధాం నాస్మై లోకాయ సాదరే దేవస్య సవితుర్భాగస్థ అవాం శుక్రమాపోదేవీర్వచ్చో అస్మాసు ధత్త ప్రజాపతేర్బోధాం నాస్మై లోకాయ సాదరే యో వాగోపాం భాగో ఆంతర్యజుష్యో దేవేజన ఇదంతమయమాభ్యమీక్షి తేన తమభ్యజాస్మాష్టిజం వయమ్ విష్మ తమ్ మధేజం తమ్ స్త్రీయాన బ్రాహ్మణాన కర్మణానజాన్యా యోరాపోర్మిరంతర్యజుష్యో దేవేజన ఇదం తమదిజాభ్యమీక్షి తేన తమభ్యజాస్మాష్టిజం వయమ్ విష్మ తమ్ వేజం తమ్ స్త్రీయాన బ్రహ్మణాన కర్మణానయా యోగ ఆపోపాంతర్యజుష్యో దేవయజన ఇదం తమదిజాభ్యమీక్షి తేన తమభ్యజాస్మాష్టిజం వయమ్ విష్మ తమ్ వేజం తమ్ స్త్రీయాన బ్రహ్మణాన కర్మణానయా యోగ ఆపోపామృషోక్షాంతర్యజుష్యో దేవయజన ఇదం తమదిజాభ్యమీక్షి తేన తమభ్యజాస్మాష్టిజం వయమ్ విష్మ తమ్ వేజం తమ్ స్త్రీయాన బ్రాహ్మణాన కర్మణానయా యోగ ఆపోపాంహిరణ్యగర్భో ఆంతర్యజుష్యో దేవయజన ఇదం తమతిభ్యమాభ్యమీక్షేతమభ్యజాస్మాష్టిజం వయమ్ విష్మ తమ్ బాధేషం తమ్ స్త్రీహీయామేన బ్రహ్మణానేనఖమ్మణానయామేన్యా యోగా ఓపామస్మాదృష్ట్యంతర్యజుష్యో దేవ యజన ఇదం తమదిశామితం మాభ్యమానిక్షే తేనాభ్యోస్మాష్ణియం వయమ్ విష్మ తమ్ బాధేయం తమ్ స్త్రీహీయామేన బ్రహ్మణానేన కర్మణానయామేన్యా ఏవాగ్రజోప్స్వాదేవజనాభ్యవక్షే తైస్తమభ్యజాస్మాజం వయమ్ విష్మ తమ్ బాధేయం తమ్ స్త్రీహీయానేన బ్రహ్మణానేన కర్మణానయామేన్యా జలరాజీనం త్రైరాజనాదతం కించోదివా ఆపో మాతస్మాత్సర్వస్మాద్వరితాత్వాంతం భరత సముద్రం ప్రవీణో విశ్వానయోనిపీత అరిష్టా సర్వభాయసో మాచ నక్కించనామవత్ అరిప్రాపో అపరిప్రభస్మద్ ప్రాస్మదేనోదురితం సుప్రదీతా ప్రవిశ్వప్నం భ్రమణం మహంతో విష్ణాక్రమోదితవృథివీ సంహితోగ్నిదేజా పృథివీమను విగ్రమేహం పృథివ్యాస్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయం విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదవద్మహాంతరిక్షసంశితో వాయుదేజా అంతరిక్షమను విక్రమేహమంతరిక్షాత్మ నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదవద్మహాద్యౌషంధిర సూర్యతేజా దివమను విక్రమేహం దివస్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదరమద్రహాదిక్షంసితో మనస్తేజా దిశో నిక్రమేహం దిగ్భస్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదరమద్రహాశాసంసితో పాతేజా ఆశాను విక్రమేహమాశాభ్యస్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదరమద్రహర్షంసిర సామతేజా విజో విక్రమేహ విభ్యస్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదవద్మహాయజ్ఞో బ్రహ్మదేదా యజ్ఞమను విక్రమేహం యజ్ఞాత్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదవద్మహౌషధీ సంసిత సోమతేజా ఓషధీరను విక్రమేహోషధీభ్యస్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదనవద్సంసితో వరుణతేజా అపోర్విక్రమేహమభ్యస్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదవద్సంసితోన్నతేజా కృషిమను విక్రమేహం కృష్యాస్తం నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో విష్ణోక్రమోదరవద్నః ప్రాణసంసిత పురుషతేజా ప్రాణమను విక్రమేహం ప్రాణాత్మ నిర్భజామోస్మాం దేష్టిరం వయమ్ విష్మ సమాజీభిత్తం ప్రాణోజాతో ఇదమస్మాకమద్భిన్నమస్మాకమభ్యష్టాం విశ్వా పృతనారాజీ ఇదమహమాముష్యాయనస్యాముష్యాపుత్రస్య ప్రాణమాయం నిరేష్టయామీదమే నమధరాజ్యం పాదయామి. సూర్యస్యావృతం వావర్తే లక్ష్మీనామం వావృతం సామేద్రవేణయ్యచ్చతు సామే బ్రాహ్మణవర్చసం దిశో జ్యోతిష్మదేరభ్యావర్తే సామేద్రవేణయ్యచ్చంతు సామే బ్రాహ్మణవర్చసం సప్తర్షీణభ్యావర్తే దేవేద్రవేణయ్యచ్చంతు దేవే బ్రాహ్మణవర్చసం బ్రహ్మాభ్యావర్తే తన్మే ద్రవీణయ్యచ్చను తన్మే బ్రాహ్మణవర్చసం బ్రాహ్మణాభ్యావర్తే దేవే ద్రవీణయ్యచ్చంతు దేవే బ్రాహ్మణవర్చసం యం వయం మృగదామహేతం వదైస్త్రేణ వామహై వ్యాత్రే వరమేష్టినో బ్రహ్మణాభి పదామతాం వైశ్వానరస్యమంశ్రాభ్యాం సమాధానభి ఇయంతం స్వాత్వాహూతి సమిద్దేవీ సహీయసి రాజ్ఞో వరుణస్య బంధోహి సోమామోష్యాయణమోష్యా పుత్రమన్నే ప్రాణే బాధాన యత్తే అన్నం భువస్పదా క్షీయని పృథివీమనో తస్య నష్టం భూవస్పతే సంరక్ష ప్రజాపతే అవోదివ్యాచాయుషం రసే సమవృక్ష్మై పయస్వానగ్నాగమంతం మాసం శ్రేజవర్చసా సమ్మాజ్ఞేవర్చసాజసం ప్రజయా సమాయూషా విద్యం మే అస్య దేవా ఇంద్రా విద్యాత్ సహర్షేభిః యదగ్నే అద్యమే సురాశవాచస్పృష్టం జనయంతదేవా మన్యోర్మనసరవ్యాజా విద్యుధానాశ్రీ తపసాయాధానాన్ పరాగ్నే రక్షోహరసాశ్రీ పరార్చిషా భూరదేవాంశ్రిణీ పరా సుతృపశ్రోశోచతశ్రిణీ అపామస్మై వజ్రం ప్రహరామి చతుర్భృష్టిం శేర్ణ విద్యాయ విద్వాన్ సో అస్యాంగాని ప్రశ్రేణాతు సర్వాతం మే దేవానో జానంతు విశ్వే అరాదీయోర్ధాతర్యస్య దుర్భాగ్యో దిషదశ్వినః అపి వృష్టాన్యోజయసా వర్మణమయ్య వయం మణిఖారాజ్జాతః కరిష్యతి పూర్ణో మంత్రేన మాగవద్రేణిక్వ పరావేత్తక్షాహస్తేనాస్యాపస్మాదస్మాజీవలాపురంతు శుచయశుచిం హిరణ్యశ్రగణం మణిశ్రద్ధాం యజ్ఞం మహోదధత్ గృహేవ సదనోతిథి తస్మై ఘృతం సురాం మద్భన్నమన్నం క్షదామహే సరప్యుదేవ పుత్రేభ్య శ్రేయశ్రేయశ్చికిత్సతు భూయో భూయశ్వశ్వో దేవేభ్యో మణిరేత్య యమవద్ధా బృహస్పతిర్మణిం భారం గతశ్రుతముగ్రం ఖదిరమోజసే తమగ్నిః ప్రత్యముంచతతో అస్మై దుభాజ్యం భూయో భూయశ్వశ్వస్తే రక్తం దేహతోజహి యమవద్ధా బృహస్పతిర్మణిం బాలం ఘతశ్రుత ముగ్రం ఖదిరమోజసే తమింద్ర ప్రత్యముంచతౌజసే వీర్యాజకం సోమస్మై బలమిందూహే భూయో భూయశ్వస్తే రక్తం దేహతోజహి యమవద్ధా బృహస్పతిర్మణిం బాలం ఘతశ్రుత ముగ్రం ఖదిరమోజసే తమ సోమ ప్రత్యముంచత మహేశ్రోత్రాయ చక్షసే సోమస్మై వర్చయద్దూహే భూయో భూయశ్వస్తే రక్తం దేహతోజహి యమవద్ధా బృహస్పతిర్మణిం బాలం ఘతశ్రుత ముగ్రం ఖదిరమోజసే తం సూర్య ప్రత్యముంచదే మాజగ్దిశా సోమస్మై భూయమిద్దూహే భూయో భూయశ్వస్తే రక్తం దేహతోజహి యమవద్ధా బృహస్పతిర్మణిం పారం ఘతశ్రుత ముగ్రం ఖదిరమోజసే తం బ్రహ్మచందమా మణిమధూరాణాం పురోజయానవానాం హిరణ్యరీ సోమస్ తస్మై శ్రియమిందోహే భూయో భూయశ్వత్తేరత్రం వేషతో జాహి యమవద్రా బృహస్పతిర్వాతాయ మణిమాధవే సో అస్మై వాయినం దుహే భూయో భూయశ్వత్తేరత్రం వేషతో జాహి యమవద్రా బృహస్పతిర్వాతాయ మణిమాధవే తేనే మాం మణినా ఋషిమశ్వినా అభిరక్షత సభిషగ్రాం మహో దుహే భూయో భూయశ్వత్తేరత్రం వేషతో జాహి యమవద్రా బృహస్పతిర్వాతాయ మణిమాధవే తమ్యభ్రస్మణిం దేదమాదస్వాహ సోహస్మై సోనతాం దుహే భూయో భూయశ్వత్తేరత్రం వేషతో జాహి యమవద్రా బృహస్పతిర్వాతాయ మణిమాధవే తమాపో బిభ్రాజేరమిక్షీతా సాభ్యోమృత విద్రోహే భూయో భూయశ్వస్తేరత్రం దీక్షతో జాహి యమవద్రా బృహస్పతిర్వాతాయ మణిమాధవే తం రాజావరుణో మణిం ప్రత్యముంచత సంభువం సోమస్మై సత్యమిద్రోహే భూయో భూయశ్వస్తేరత్రం దీక్షతో జాహి యమవద్రా బృహస్పతిర్వాతాయ మణిమాధవే తం దేవాదిభ్రతో మణిం సర్వాల్లోకాన్యుతాజయన్ సేభ్యోజితమిందూహే భూయో భూయశ్వస్తేరత్రం దీక్షతో జాహి యమవద్రా బృహస్పతిర్వాతాయ మణిమాధవే తమిమం దేవతా మణిం ప్రత్యముంచంత సంభువం సాభ్యో విశ్వమిద్రోహే భూయో భూయశ్వస్తేరత్రం దీక్షతో జాహి ఋతవస్తమభద్రతార్తమాస్తమభద్రత సంవత్సరస్తం వద్ధ్వా సర్వం భూతం విరక్షతి అంతర్దేశాభద్రత ప్రతిశస్తమభద్రత ప్రజాపతిసృష్టో మణిర్దీక్షతో మేధానాం అథ అథర్వాణోభద్రత సర్వాణాభద్రత తైర్మేదినో అంగీరసోదస్యోనాస్ఫురస్తేరత్రం దీక్షతో జాహి తంధాతా ప్రత్యముంచ దశభూతం వ్యకల్పయత్ తేనత్రం దీక్షతో జాహి యమవద్రా బృహస్పతిర్దేవేభ్యోసో రక్షితం సమాయం మణిరాజభద్రసేణ యమవద్రా బృహస్పతిర్దేవేభ్యోసో రక్షితం సమాజం మణిరాజ మత్సరగోభీరేణ ప్రజరామద్రా బృహస్పతిర్దేవేభ్యోసో రక్షితం సమాజం మణిరాజ మత్సరీభ్యాం మహదా భూత్యా సహ యమవద్రా బృహస్పతిర్దేవేభ్యోసో రక్షితం సమాజం మణిరాజ మన్మథోద్ధృతారీరాలేన మణి సహ యమవద్రా బృహస్పతిర్దేవేభ్యోసో రక్షితం సమాజం మణిరాగమోజాపదాసహద్రవీణేన శ్రియా సహ యమవద్రా బృహస్పతిర్దేవేభ్యోసో రక్షితం సమాజం మణిరాగమత్రేజసాత్మిష్యా సహ యశసా కీర్త్యా సహ యమవద్రా బృహస్పతిర్దేవేభ్యోసో రక్షితం సమాజం మణిరాగ మత్సర్వాభిర్భూభిస్ సహ తమిమం దేవతా మణిం మహ్యం దదతు పుష్టరే అభివృంక్షత్రమర్ధనం సపత్రణం భరణం మణిం బ్రహ్మణా తేజసా సహ ప్రతిముంచామివేశినం అసపత్ర సపత్ర సపత్రాన్ మేధరామక ఉత్తరం విషయతో మామయం మణిష్ణోదు దేవజా యస్కాయత్రయో దుగ్ధముపాసతే సమాజమధీరోహతు మనిశ్రైష్ట్యాయమోర్ధత ఎం దేవాతరో మనుష్యా ఉపజీవంతి సర్వదా సమాజమధీరోహతు మనిశ్రైష్ట్యాయమోర్ధత యథా వీరమురాజాం కృష్ణే బాళేన రోహతి ఏవామయ ప్రజాపశవోన్న మన్నం విరోహతు యస్మై ద్వారజ్ఞవర్ధనమణే ప్రత్యవోచం శివం తన్వంసదక్షిణమణే శ్రేష్ఠ్యా జిన్మతాత్ ఏతమిత్వం సమాహీతం జుషాణో అగ్నే ప్రతిహర్యమై తస్మిన్ విదేమసుమాజిం స్వస్తి ప్రజాం చక్షు పశోన్ సమిద్దే జాతవేరతి బ్రహ్మణా. కస్మిన్నంగే తపో అస్యాధీతిష్టతి కస్మిన్నంగే ఋతమస్యాధ్యాహీతం పరవృతం వై శ్రద్ధాస్య తిష్టతి కస్మిన్నంగే సత్యమస్య ప్రతిష్ఠితం. కస్మాదంగాదీప్యతే అగ్నిరస్య కస్మాదే మాతరిష్వా. కస్మాదంగాద్విమీమేతే చంద్రమా మహస్కంభస్య విమానోమంగం. కస్మిన్నంగే తిష్టతి భూమిరస్య కస్మిన్నంగే తిష్టత్యంతరిక్షం. కస్మిన్నంగే తిష్టత్యాహీతాద్యౌ కస్మిన్నంగే తిష్టత్యుత్తరం దివః. ప్రేప్సం దీప్యత ఊర్ధ్వో అగ్నిష్వా ప్రేప్సం భవతే మాతరిష్వా. యత్ర ప్రేప్సం తీరభిజం చావృత స్తంభంతం బ్రోహిగతమస్మి దేవతః. క్వార్ధమాదా ప్రయం నివాదా సంవత్సరేణ సహదం విదానాః. యత్ర యంద్రతమో యత్రాతరా స్తంభంతం బ్రోహిగతమస్మి దేవతః. ేక్షేరాత్రవన సంవిధా ప్రేక్షంతీరభిజంద్రావస్తంభంతం బ్రోహిగదమస్మి దేవత. యస్మిన్ స్తబ్ధ ప్రజాపతిల్లోకాన్ సర్వాధారయత్ స్తంభంతం బ్రోహిగదమస్మి దేవత. యత్పరమాపయ్యచ్చ మధ్యమం ప్రజాపతి సృజే విశ్వలోకం. స్తంభ ప్రవీవేశభూతీయద్భవేషత్యయత్సూవభూవాజదా స్తంభ ప్రవీవేశభూతం కియద్భవిష్యదం వాసరే స్యాత్. ఏకం యదంగమగ్రేణోత్సహస్రాజదా స్తంభ ప్రవీవేశ తత్ర. యత్ర లోకాంశ్చైకోశాంశ్చాపో బ్రహ్మజనాః విదో. అసచ్చ యత్ర సచ్చాంతస్కంభంతం బ్రూహిగదమస్మి దేవతః. యత్ర తపః పరాక్రమ్య వ్రతం ధారయత్యుత్తరం. వ్రతం చ యత్ర సద్ధాతావో బ్రహ్మ సమాహితా స్కంభంతం బ్రూహిగదమస్మి దేవతః. యస్మిన్ భూమిరంతరిక్షం గౌర్యస్మిన్నధ్యాహీతా. యత్రాగ్నిశ్చంద్రమా సూర్యో వాతం తిష్టం చాత్పీతా స్కంభంతం బ్రూహిగదమస్మి దేవతః. యస్య త్రయస్త్రింశద్దేవాంగే సర్వే సమాహీతాః స్కంభంతం బ్రూహిగదమస్మి దేవతః. యత్రయః ప్రథమజాయతః సామయజుర్మహీ. ఏకర్షిర్యస్మిన్నార్పీత స్కంభంతం బ్రూహిగదమస్మి దేవతః. యత్రామృతం చ మృత్యుశ్చ పురుషేధి సమాహీతే. సముద్రోయస్య నాడ్యా పురుషేధి సమాహీతా స్కంభంతం బ్రోహిగదమస్మి దేవతః. యస్య తదస్ర ప్రతిశో నాడ్యా తిష్ఠంతి ప్రభ్యసాః. యజ్ఞో యత్ర పరాక్రాంత స్కంభంతం బ్రోహిగదమస్మి దేవతః. ఏ పురుషే బ్రహ్మ విదుస్తే వేదః పరమేష్ఠినం. యో వేద పరమేష్ఠినం యశ్చ వేద ప్రజాపతిం. జ్యేష్ఠయే బ్రాహ్మణం విదుస్తే స్కంభమను సంవేదః. యస్య శిరో వైశ్వానరశ్చక్షురంగిరసోభవన్. అంగారియస్య జాతమస్కంభంతం బ్రూహిగతమస్తి దేవతః. యస్య బ్రహ్మయోగమాహుర్జిమాసుకషాముత విరాజమోహోయస్యాహుస్కంభంతం బ్రూహిగతమస్మి దేవతః. యస్మాదృజో అపాదక్షం యజుర్యస్మాదపాకషన్. సామాహారియస్య లోమాహన్యథర్వాంగిరసోముఖం స్కంభంతం బ్రూహిగతమస్మి దేవతః. అదర్శాఖాం ప్రతిష్టంతేం పరమే భజనాః విదుః. ఉతో సంబంధ్యే శాఖాముపాసతే. నిత్యాశ్చ రుద్రాశ్చ వసవశ్చ సమాహితాః. భూతం చ యత్ర భవ్యం చ సర్వే లోకాః ప్రతిష్ఠితా స్కంభంతం బ్రూహిగతమస్మి దేవతః. యస్య త్రయస్త్రింశద్దేవా నిహిమ్లక్షంతి సర్వదా. నిహింతమగ్నగోవే ధ్వజం దేవా విరక్షథ యత్ర దేవా బ్రహ్మవిదో బ్రహ్మజ్యేష్ఠముపాసతే లోవేతాన్ విద్యాత్ ప్రత్యక్షం స బ్రహ్మా వేదితా స్యాత్ బృహంసో నామతే దేవాలేశ తత్పరీజ్ఞిరే ఏకం తరంగం స్కంభస్యాసరా స్కంభ ప్రజలయం పురాణం జవర్తయత్ ఏకం తరంగం స్కంభస్య పురాణమనుసంవేదు యస్య త్రయస్త్రింశత్ దేవాంగే గాత్రాభిభేదిరే తాన్ వై త్రయస్త్రింశత్ దేవాలేకే బ్రహ్మవిదో విదుః హిరణ్యగర్భం పరమవనత్యుజ్జంజనా విదుః స్తంభస్తలగ్రే ప్రాసిన్తద్ధిరణ్యల్లోకేనంతరా స్కంభే లోకా స్కంభే తప స్కంభే ధృతమాహీతం స్కంభద్వారేణ ప్రత్యక్షమింద్రే సర్వం సమాహీతం ఇంద్రే లోకాయింద్రే తప ఇంద్రే ధృతమాహీతం ఇంద్రం ద్వారేణ ప్రత్యక్షం స్కంభే సర్వం ప్రతిష్ఠితం నామనాహరీ పురాషదాద ప్రథమం సంబూవరాజ్య విజాయస్మాన్నాన్యత్పరమస్ భూతం యూమి ప్రమాంతరిక్షమోదరం దివ్యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమ యూర్యశ్చక్షుస్మాశ్చరణం అగ్నీయశ్చక్రాస్యాం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః యస్యాదప్రాణావానో చక్షురంగిరసోభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానేస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః స్కంభోదాధారద్యా వా పృథివీ స్కంభోదాధారోర్వాంతరిక్షం స్కంభోదాధార ప్రతిషర్వే స్కంభజిదం విశ్వంభవ నమావీవేశ్రవాత్మపరసో జాతో లోకాన్ సర్వాన్ సమానసే సోమయ్యశ్చక్రే కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః కథం మాతో నేల యది కథం నరమతే మనః కిమాపః సత్యం ప్రేప్సం తీర్నేలయంతి కదాచన మహద్యక్షం భువనస్య మధ్యే తమధిక్రాంతం సలిలస్య పృష్ఠే తస్మిన్ క్షయంతే యోగే చ దేవావృక్షస్య స్కంధ ఫలిత ఇవ యస్మై హస్తాభ్యాం పాదాభ్యాం వాచా శ్రోత్రే చక్షుషా యస్మై దేవా సదా బలిం ప్రయచ్చంతి విదేవేకం సంబంధం రూహితమస్మి దేవత అపరతస్య హతంతమో వ్యావృత్తస్త పాప్మనా సర్వాణి తస్మిన్ జ్యోతిం ధృజాదిత్రీణి ప్రజాపరతో యో వేత సంహిరణ్యం తిష్టం తం సలిలే వేద సవేరుల్య ప్రజాపతి తంత్రమేకే యువజీవిరూపే అభ్యాక్రామం వయతష్టం నయూషణం కామ్యాతంతో స్థిరే ధత్తే అన్యానాపవృంజాలే నగమాతో అంతం తయోరహం పరహృత్యం తోరివన విజానామి యతరా పరస్తాత్ పుమాహానేన ద్వయత్యుద్రేణత్తి పుమాహానేన ద్విజభారాధినాలే ఇవేమయోగా ఉపతస్థ భగువివం సామాని చక్రుస్తసరాణి పాదరే